కాంతి వేగాన్ని ఎలా తెలుసుకుందాం? పుస్తకం 12వ భాగం. ఇక తారల మాట ఏమిటి? తారలు మన నుండి ఎంత దూరంలో ఉన్నాయంటే వాటి దూరాలను కొలవటానికి కాంతి సంవత్సరం అనే కొత్త కొలమానాన్ని వాడితే సౌకర్యంగా ఉంటుంది. ఒక ఏడాదిలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. అది ఎంత దూరమో లెక్కించాలంటే ఏడాదిలో ఎన్ని సెకండ్లు ఉన్నాయో లెక్కించాలి. నిమిషంలో 60 సెకండ్లు, గంటకి 60 నిమిషాలు ఉన్నాయి. అలాగే రోజుకి 24 గంటలు, అంటే రోజుకి 86,400 సెకండ్లు. ఏడాదికి 365.2422 రోజులు. కనుక ఏడాదిలో 3,15,56,926 సెకండ్లు ఉంటాయి. అన్ని సెకండ్లలో కాంతి ప్రయాణించే దూరం విలువ 1,82,382.3,15,56,926. అంటే మొత్తం 587,849,97,76,000 మైళ్ళు. అంటే కాంతి సంవత్సరం విలువ సుమారు 60,000 కోట్ల మైళ్ళు, లేదా 6 ట్రిలియన్ మైళ్ళు. కాబట్టి ఒక కాంతి సంవత్సరం విలువ చంద్రుడికి భూమికి మధ్య దూరం కన్నా 2.5 కోట్ల రెట్లు ఎక్కువ. భూమి నుండి చంద్రుడిని చేరుకోవటానికి మన వ్యోమగాములకి 3 రోజులు పడుతుంది. అదే వేగంతో ఒక కాంతి సంవత్సరం అంత దూరాన్ని దాటడానికి 2,00,000 ఏళ్ళు పడుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఒక కాంతి సంవత్సరం అంటే ప్లూటో కక్ష వ్యాసం కన్నా 1,600 రెట్లు పెద్దది. ఇప్పుడిక తారల దూరాలని పరిశీలిద్దాం. మనకి అతి దగ్గర తార పెద్దగా ప్రకాశం లేని ఓ మినుకు మినుకు తార. దాని పేరు ప్రాక్సిమా సెంటారి. అది మన నుండి 4.27 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే సుమారు 250,000 కోట్ల మైళ్ళ దూరం అన్నమాట. అంతకన్నా దగ్గరలో మరో తార లేదు. అంటే ప్రాక్సిమా సెంటారి నుండి బయలుదేరిన కాంతి మనం చేరుకోవటానికి 4.27 ఏళ్ళు, అంటే 4,99,000 పడుతుంది. భూమి నుండి చంద్రుడి దాకా 1.25 సెకండ్లలో వెళ్ళే కాంతి ప్రాక్సిమా సెంటారిని చేరటానికి 4 ఏళ్లకు పైగా తీసుకుంటుంది. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన తార అయిన సిరియస్ను మన నుండి 8.64 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ప్రాక్సిమా సెంటారి కన్నా 2 రెట్లు అన్నమాట. ఓరియన్ రాశిలో ఉన్న రైజల్ అనే తార మన నుండి 815 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సిరియస్ ఉన్న దూరం కన్నా ఇది 95 రెట్ల దూరంలో ఉంది. ఈసారి ఎప్పుడైనా మీరు రైజల్ తారను చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ కాంతి ఆ తార వద్ద నుండి బయలుదేరినప్పటికీ భూమి మీద కాకతీయులు పరిపాలిస్తూ ఉండేవారు. అంత దూరంలో ఉన్న రైజల్ తార కూడా విశాల విశ్వంలో మన పరిసర ప్రాంతంలోనే ఉందని చెప్పాలి. సూర్యుడు ఇంకా మనకి ఆకాశంలో కనిపించే ఎన్నో తారలు ఓ ప్రత్యేకమైన తారా సందోహానికి చెందుతాయి. అందులో సుమారు 20,000 కోట్ల తారలు ఉన్నాయి. దాని పేరు పాలపుంత, అంటే మిల్కీవే. ఇది ఓ ఇడ్లీ ఆకారంలో ఉంటుంది. ఇలాంటి విశాలమైన తారా సందోహాలని గెలాక్సీలు అంటారు. మనం ఉండే ఈ పాలపుంత గెలాక్సీకి మనం కేంద్రం వద్ద లేము. అసలు కేంద్రానికి దరిదాపుల్లో కూడా లేము. మనం ఆకాశంలో చూసే ఎన్నో తారలు గెలాక్సీ కేంద్రం నుండి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. గెలాక్సీ కేంద్రం నుండి వచ్చే కాంతి మనకి ఇక్కడికి పెద్దగా కనిపించదు. ఎందుకంటే గెలాక్సీ కేంద్రానికి మనకి మధ్య విస్తారమైన నల్లని ధూళిమేఘాలు అడ్డుతెరలా ఉన్నాయి. అయితే ఆ తెరని కూడా రేడియో తరంగాలు భేదించగలవు. ఆ విధంగా మనకి గెలాక్సీ కేంద్రం గురించి తెలుస్తుంది.